కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజోబిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము 3వ అధ్యాయము స్వాత్మానుభవం. శ్రీకుమారస్వామి ఆత్మానుభవం అనుబృహీతి. తండ్రి, మేము దేహానుభవము, దృశ్యానుభవము, సుఖదహకానుభవము, లోకానుభవము, జన్మానుభవము మొదలైనవన్నీ అనుసృతంగా పొందుచూ ఉన్నాము. ఆత్మానుభవమే ఈ జీవుని జన్మకర్మల పరమాశయము కదా. అట్టి ఆత్మానుభవము సిద్ధించుకున్నవాని స్వానుభవము ఏ విధంగా ఉంటుందో దయతో వివరించండి. శ్రీ పరమశివుడు ఆత్మమేవాహం అనుభవము ఈ జన్మకర్మ విశేషాలతో సహా దేనిచేతను స్పృశించబడక సర్వమునకు అప్రమేయమై కాలగతిచే మార్పు చెందక అనునిత్యంగా స్వానుభవమై ఉంటోంది. ఆత్మజ్ఞానము యొక్క పరిపక్వతచే సర్వాంతర్యామి సర్వస్వరూపము సర్వము అయి ఉన్నది నేనే కదా అను ఆత్మానందమునందు ఆత్మానుభవి డోలలాడుచూ ఉంటున్నాడు. ఇక్కడి ఉన్నదంతటికీ ఇహమునకు ఆధారమై అసంగమయున్న పరబ్రహ్మ స్వరూపుడను నేను. మట్టియే మట్టి బొమ్మలకు ఆధారమై మట్టిగానే ఉండి ఉండు రీతిగా నేను సర్వస్వరూపుడను డొట్ సర్వాతీతుడను పరబ్రహ్మస్వరూపుడను. పరబ్రహ్మస్వరూపోహం. ఇహానందము ఒక వస్తువుపైనో సంఘటనపైనో సంబంధముపైనో ఆధారమై జనిస్తోంది. ఏ ఆనందము కొరకే సకల లోక జీవులు దేవులాడుచున్నారో అట్టి ఆనందమే నా స్వాభావిక స్వరూపము. పరమానందమే నేను. పరమానందమస్మ్యహం. నిర్హేతుక ఆనందస్వరూపుడను. ఐ నీడ్ నో ఎక్స్టర్నల్ రీజన్ టు బీ హ్యాపీ. ఇట్ ఈజ్ మై ఓన్ నాచురల్ ఫార్మ్. ఏ జ్ఞానము మునుముందుగా ఉండి ఉండటము చేతనే సర్వము ఎరుగబడుచున్నదో అట్టి తెలియబడటానికి ముందే ఉన్నట్టి కేవలం జ్ఞానరూపోహం. ఇక్కడ తారసబడే దృశ్య, ఇంద్రియ, దేహ, మనో, బుద్ధి, చిత్త, అహంకారాత్మ, జీవాత్మ, ఈశ్వరాత్మలకు పరము బియాండ్ అయి ఉన్నాను. కేవలుడనే ఆస్ అబ్సల్యూట్ ప్రయర్ టు కమ్మినమెంట్ ఆఫ్ రిలేటివిటీ అట్ ఇట్స్ కోర్ ఉన్నాను. కేవలం పరమోస్మ్యహం. జాగ్రత్ స్వప్నసుషుప్తులు నాయందు ప్రదర్శితమగుచూ లయిస్తూ ఉండగా నేను పరమశాంతుడనే మౌనముగా సాక్షినే ఉన్నాను. కేవలం శాంతరూపోహం. శాంతానందాత్మస్వరూపమును వీడనే వాడనే చిరునవ్వుతో జాగ్రత్ స్వప్నసుషుప్తులను చూస్తూ ఉన్నట్టివాడను. దేహముల రాక పోకలు కూడా స్వకీయ వినోదములోని కించిత్ సందర్భములు. నా యొక్క ఎరుక చిత్ నుండియే ఎరుగుచున్నవాడు దనార్ ఎరుగుట నొయిన్ ఎరుగబడుచున్నది దాట్ బీయింగ్ నన్ లీలా వినోదముగా ప్రదర్శనమగుచున్నాయి. ఈ అన్ని లోకములుగా తెలియబడుచున్నదంతా నా చిన్మయానందరూపమే. కేవలం చిన్మయోస్మ్యహం. ఎవరు ఎక్కడ ఏది ఎట్లా ఆస్వాదించినా కూడా అది నా యొక్క చిన్మయానందరూపమే. కాలము, టైం ఫాక్టర్ నా చిన్మయరూపమే. కాబట్టి త్రికాలములకు ద పాస్ట్, ద ప్రెజెంట్, ద ఫ్యూచర్ ఆవల నిత్యస్వరూపుడనే వెలుగొందువాడనే ఉన్నాను. కేవలం నిత్యరూపోహం. నిత్యానందస్వరూపుడను. ఈ జగత్తుల రాక పోకలకు ఆవల శాశ్వతమై ఉన్నట్టివాడను. జగత్తు ఊహాకల్పితమై ఉండగా నేను ఊహకు జననస్థానమై ఉన్నట్టివాడను. కేవల శాశ్వతోస్మ్యహం. నేను కేవలము ఉనికి సత్ స్వరూపుడనే ఉండగా నా కేవల సత్ యొక్క ఒక్క కిరణము వలననే ఈ భౌతిక దేహములు, లోకములు, లోకపాలకులు మొదలైనవన్నీ కించిత్ సత్ను పొంది ప్రకాశమానమగుచున్నాయి. విలక్షణమగు సత్స్వరూపుడనే ఉన్నాను. కేవలం సత్యరూపోహం. నేను ఉన్నాను కదా అను నా యొక్క సత్ నుండియే సర్వము ఉనికిని పొందుచున్నది. కేవల సత్స్వరూపుడనే ఈ సర్వమునకు సత్తు ఉనికిని ప్రసాదించువాడను. అహం నేను అనుభావన నా యొక్క కేవల స్వరూపము నుండి బయల్వెడలుచున్నది, అనగా అహం కన్నా కూడా మునుముందే కేవలుడనే ఉన్నట్టివాడను. అహం అనునది ప్రదర్శించినప్పుడు కూడా అహం స్వరూపుడనే ఉన్నట్టివాడను. నేనుకు కూడా జనస్థానమగు నేనే ఉన్నవాడను. నేనును కదలించు నేనైన వాడను. అహం త్యక్త్వా అహమస్మ్యహం, అందరిలోని నేను నేనే అయి ఉన్నట్టి వాడను. కనుక నేను అహం పరిమితుడను కాను. జాగ్రత్స్వప్న సుషుప్తులలోని నేనును త్యజించినా కూడా శేషించే ఉండే సర్వాతీతమగు నేనే నేను. ఈ భౌతిక దేహమునకు ఆకారము ఉండవచ్చుగాక, దీనిని కదల్చు చైతన్య స్వరూపుడనగు నాకు ఏ ఆకారము లేదు. నా యొక్క దేహిత్వ విశేషముచే దేహమును కదల్చుచున్నప్పటికీ నాకు ఏ స్వరూపము లేదు. స్వరూపమే లేనట్టి స్వరూపుడను సర్వహీన స్వరూపోహం. ఈ ఎరుగబడుచున్న సర్వమునందు ఎరుక అను రసమై ఉన్నట్టి వాడను. అనంతమగు ఎరుక స్వరూపుడను, అంతటా ఎరుకచే వెలయిచున్నట్టివాడను. చిదాకాశమయోస్మ్యహం, ఎరుగుట అనునది ఏమాత్రము తరగని కేవలెరుక స్వరూపుడను. నాకే నేను జాగ్రత్ స్వప్న సుషుప్తులు కల్పించుకొని నా యొక్క ఒక అంశ సంకల్పిత సంకల్పితంగా వాటిలో ప్రవేశ నిష్క్రమణములు నిర్వర్తిస్తూ ఉండగా వినోదిస్తున్నాను. అంతేగాని నేను జాగ్రత్తలోని వాడను కాను, స్వప్నములోని వాడను కాను, సుషుప్తిలోని వాడను కాను. అందుచేత నాలుగవ వాడు చతురీడుత్రియము అను పేరుతో శాస్త్రములు పిలుస్తున్నాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు లేనప్పుడు కూడా నేను తురియేశ్వరుపుడనే ఉండియే ఉన్నాను. అందుచేత కేవల తురియుడను, కేవల తురియరుపోస్మి. అంతేకాదు, ఆ జాగ్రత్ స్వప్న సుషుప్తి సంచార స్వరూపునిక కూడా ఆవల ఉండి మౌనంగా ప్రశాంతంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి కల్పనలకు ప్రవేశ నిష్క్రమణలకు కర్తయగు తురియమును కూడా మౌనంగా చూస్తూ ఉన్నట్టివాడను. కేవల నిష్క్రియ స్వరూపుడను తుర్యాతీతోస్మి కేవలః. ఆలోచనలను భావములను దృశ్యభావభావములను నా చైతన్యశక్తిచే ప్రదర్శితము చేయువాడను. జాగ్రత్ స్వప్న సుషుప్తులు అందలి ఆయా విశేషములు నా చైతన్య స్వభావముచేతనే చేతనములే ఉంటున్నాయి. నేను మానవుడును దేవతను మొదలైనవన్నీ చైతన్యపరచువాడను. నా చైతన్యశక్తి సర్వమునకు మునుముందుగానే ప్రకాశమానమై ఉన్నది. అద్దానికి కాల దేశ స్థాన పరిమితులు లేవు. కథ వ్రాసేవాడు కథలోని విషయములచే పరిమితుడా కాదు కదా. ఈ విధంగా ఎల్లప్పుడూ చైతన్య స్వరూపుడనే ఉన్నాను, సదా చైతన్యరూపోస్మి. ఆనందమేమగు నా ఎరుకయే ఆనంద విశేష రూపముగు ఎరుగబడు రూపముగా ప్రవర్తిల్లుచున్నది. ఇదంతా నా ఆనందమయ స్వీయ కల్పాన విన్యాసమే. ఎరుకను వినియోగించి ఆనందించువాడను చిదానందోహం, చిదానందయోస్మ్యహం. నా యొక్క సహజ స్వరూపము కేవలకార స్వరూపము, కేవలకార రూపోస్మి. దృశ్యదేహ జీవాత్మల దోషములచే ఏ క్షణంలోనూ తాకబడను. కలలోని వస్తువుల దోషములు ఆ కల స్వప్నము తనదైన వానిని తాకవు కదా. నాటకములోని కొన్ని పాత్రల మంచి చెడులు నాటకమును రచించిన రచయితవి ఏ క్షణములోనూ అవవు కదా. అట్లాగే కేవలాత్మకారుడనగు నన్ను జన్మకర్మల దోషములు అంటజాలవు. శుద్ధరూపోస్మ్యహం సదా. జ్ఞానినే అనేక విషయములు తెలుసుకొనుచున్నప్పుడు ఆ తెలియబడే అన్నిటికీ మునుముందే కేవల జ్ఞానరూపుడనే ఉన్నవాడను. అది తెలుసుకోవటము అనేది నా సహజ కేవలీ రూపము. కేవలం జ్ఞానరూపోస్మి. నేను ప్రియత్వము ప్రదర్శిస్తూ కొన్ని వస్తువిషయ వ్యక్తుల పట్ల ప్రియముగా ఉండవచ్చుగాక, అవన్నీ తార్సబడకముందే కేవల ప్రియత్వము కలిగియుండటం చేతనే అది సిద్ధిస్తోంది. కాబట్టి కేవల ప్రియస్వరూపుడను, కేవలం ప్రేమస్మ్యహం, సర్వసంకల్పములకు మునుముందే ఉన్నట్టి సంకల్పరహిత కేవలాత్మను, సంకల్పములకు ముందు సంకల్పములు ఏర్పడుచున్నప్పుడు సంకల్పములు లయించినప్పుడు కూడా యథాతథమగు తత్స్వరూపుడను, నిర్వికల్ప స్వరూపోహం. నవల రచయితనవల వలె సర్వము నేనే అయి ఉండటం చేత ఇది కావాలి అనురూపముగల కోరిక ఏదీ లేనివాడను. అన్ని మట్టితో చేసిన బొమ్మలే అయి ఉండగా అట్టి మట్టికి కొన్ని బొమ్మలపై మాత్రమే ఇష్టమనున్నది ఏముంటుంది? కళ అంతా తనదే ఉండగా కళలో కొన్ని వస్తువులు ఉంచుకోవాలనే ఈ క్షణము అతనికి ఏముంటుంది? ఈ జగద్దృశ్యమంతా నేనే అయి ఉండటం చేత నేను నిర్ ఈహ కోరికరహిత స్వరూపుడను. ఈ జగత్తంతా నా రచన చమత్కారముగా రచించుటచేత, ఆత్మకు అభిన్నంగా దర్శించటం చేత ఎల్లప్పుడూ ఆనందించువాడనే ఉంటున్నాను. సదానంద స్వరూపోహం. ఒకడు తాను వ్రాసిన ఒక నవలలోని సంఘటనలకు, పాత్రల పరస్పర సంబంధములకు అనేక నవలలు వ్రాయరచేయుత అయిన తానే వికారములు పొందడు కదా. ఈ జగత్తంతా ఆత్మ యొక్క స్వీయ రచనా వైభవంగాను, నేను ఆత్మస్వరూపుడుగాను గమనించుచుండటం చేత వికారములేవీ లేనివాడనగుచున్నాను. నిర్వికార స్వరూపోహం. ఆత్మగా మార్పు చేర్పులు లేకుండటం చేత అవ్యయుడను. నేను, నీవు, దృశ్యజగత్తు, లోకములు, లోకపాలకులు, ఇదంతా సత్ అను ఏకరసమే అని గమనించుచున్నాను. కేవల చిత్ స్వరూప విగ్రహుడనే ఇదంతా నా ఎరుక యొక్క విన్యాసముగా దర్శించుచున్నాను. సతేకరస రూపోస్మి సదా చిన్మాత్ర విగ్రహ. ఆత్మనగు నాకు నేననివాతడీతడు ఇత్యాది పరిచ్ఛిన్నత్వమే లేదు. అంతా అఖండేకరసాత్మయే అయి ఉండగా జీవుడు, ఈశ్వరుడు దృశ్యము, అనుభేదములు ఎక్కడివి? అపరిచ్ఛిన్న రూపోస్మి. అందుచేత అనంతుడను కూడా అను ఆనందమును ఆస్వాదించుచూ ఉన్నాను. అనంతానంద రూపవాన్. ఆత్మగా నా ఉనికి చేతనే సర్వము ఉనికి పొందుచుండటం చేత సర్వమునకు ఆవల సత్ పరూపుడను. సత్పరానందరూపోస్మి. కలలో పది మంది కనిపిస్తూ ఉన్నంత మాత్రముచేత కల తనదైనవాడు ఒకటి ఆ పది రూపములుగా అగుచుండనట్లు, రెండు ఆ కలలోని పది రూపములకు తానే సత్ అగుచున్నట్లు, మూడు ఆ పది మందికి తాను వేరే ఉన్నట్లుగా సత్పరానందరూపమును సంతరించుకొని ఉన్నాను. తెలియబడే అంతటికీ ఆవల ఉండి తెలియబడేదంతా నా చిత్రూపమే, ఎరుక ఆ తెలివి రూపమే, అగుటచే చిత్పరానంద మస్మ్యహం. మనోబుద్ధి చిత్తహంకారములు ప్రదర్శనమగుచున్నట్టి స్థానమగు ఆత్మను, అంతరమునకు అంతరరూపుడను. అంతరాంతర రూపోహం. మాటలకు మనస్సుకు అందనివాడను, అవాక్ మానస గోచరుడను. ఆనందమగు ఆత్మయే నా సహజనునిత్యం ప్రతిహత్రూపము. ఆత్మానంద స్వరూపోహం. నా యొక్క ఉనికియే నాకు ఆనందముగుచున్నట్టివాడను. ఉనికేరుక నన్ను వీడవు, ప్రెజెన్స్ కాన్షియస్నెస్ ఆట్ ఇట్స్ అబ్సొల్యూట్ డు కంటిన్యూ ఎవర్ విత్ మీ. సత్యానందోస్మిహక్ సదా. ఆత్మయొక్క ప్రకాశము, మానిఫెస్టేషన్ ఆఫ్ అబ్సొల్యూట్ సెల్ఫ్ రూపముగా కలవాడను. ఆత్మతేజోజ్యోతి స్వరూపుడను. ఆత్మ ప్రకాశరూపోస్మి. ఆత్మజ్యోతి రసోస్మ్యహం. ఆదిమధ్యమంతములు లేనివాడను, ఆకాశమువలే అనంతుడను. ఆదిమధ్యాంతహీనోస్మి. ఆకాశ సదృశోస్మ్యహం. సర్వము బయల్వెడలెనెలి చెలయించినట్టి కేవలతత్వుడను, నిత్యశుద్ధుడను, చిదానంద కేవల మాతృడను, అవ్యయుడను, కేవల చిచ్చే నిత్యబుద్ధుడను, ఏవర్ అవెకన్ కాన్షియస్నెస్, సచ్చిత్ ఆనంద స్వరూపుడను, విశుద్ధైక స్వరూపుడను, సర్వము లయించిన తరువాత కూడా శేషించి యుండు కేవల సచ్చిత్ స్వరూపుడను, సదా సర్వమునకు ఆవల ఉన్నవాడను, సర్వనామరూపములకు అతీతుడను, మూర్తిభవించిన పరమాకాశ స్వరూపుడను, పరమాకాశ విగ్రహుడను, స్వతహగానే భూమానంద స్వరూపుడను, సర్వ ఆనందములకు ఉత్పత్తి స్థానముగు కేవలానంద స్వరూపుడను, భాషకు భావములకు అందనివాడను, సర్వము నేనే ప్రకాశించుచున్నాను కాబట్టి భాషించుటకు భాషించబడుటకు అవిషయుడను, సర్వ బంగారు ఆభరణములకు బంగారమే అధిష్టానమయ్యున్న రీతిగా ఈ జగత్ దృశ్య దేహ మనో బుద్ధి చిత్త అహంకార జీవాత్మలకు జంతు మానవ దేవతాది సర్వమునకు అధిష్టానమయ్యున్నాను. ఈ సర్వము నా యొక్క ఘనీభూతమైన ఎరుకయే కాబట్టి చిదానందఘనుడను, చిదానందఘనోస్మ్యహం. సూర్యుని కిరణములచే వస్తు ఆకారములు ప్రకాశించినంత మాత్రము చేత ఆ వస్తు ఆకారమును సూర్యునికి ఆపాదించము కదా. అట్లాగే ఆత్మయొక్క చైతన్య స్ఫూర్తిచే లేక తేజోజ్యోతి యొక్క వెలుగులో దేహములు చిత్తములు ప్రకాశించుచుండవచ్చుగాక. వాస్తవానికి ఆత్మగా నేను దేహభావరహితుడను, చిత్తవృత్తులు కూడా లేనివాడను. నా తేజస్సు నందు చింతనలు ప్రవర్తిస్తున్నాయి. చిదాత్మక రస స్వరూపుడను, దృశ్యముద్రష్టలకు ఆవల సాక్షిని, దృక్ స్వరూపుడను. అందుచేత నాకు దృశ్యము అనునదే లేదు. కేవల దృక్ రూపుడను, సదా సర్వదా పూర్ణుడను. మరింకొకటేదో వచ్చి నాకు పూర్ణత్వము ప్రసాదించవలసిన అగత్యమే లేదు. స్వతహగానే పూర్ణుడను. జీవాత్మ జగత్తులు నా పూర్ణత్వము నుండి ప్రసరించు కిరణములు. చంద్రకిరణములు పూర్ణచంద్రుని నుండి బయల్వెడలుతాయి. అంతేగాని చంద్రకిరణములు ఆ కిరణములు ప్రసరించే ప్రదేశములు అవన్నీ చంద్రుని క్రొత్తగా పూర్ణుని చేస్తాయా? లేదు కదా. స్వతహగానే పూర్ణుడనవటం చేత నిత్యతృప్తుడను. అహం బ్రహ్మైవ సర్వం స్యాత్. అంతటా అన్నిటాంతాగా అన్నిగా నేనే బ్రహ్మమై ఉన్నాను. సర్వమును చేతనపరచుచున్న చైతన్య స్వరూపుడను. నేను నేనేగాని మరొకటేదీ అవను. కాను భూమాకాశపరాకాశాత్మాకాశ స్వరూపుడనే సర్వత్రా వెలేచున్నాను. ఐ ఆమ్ ద ఓక్యుపాంట్ ఆఫ్ మాటర్, ద సటల్ బియాండ్ మాటర్ అండ్ ద ఆల్ ప్రెజెంట్ సెల్ఫ్. నేనే మహాన్ ఆత్మను. ఆత్మ సర్వదా అఖండము కాబట్టి సర్వుల ఆత్మను నేనే. సర్వాత్మకుడను. ఇహమునకు ఆవల గల పరమునకు కూడా పరమై ఉండటం చేత పరాత్పరుడను. అయితే జీవాత్మేశ్వరుడు ఇత్యాదులుగా వేరువేరుగా కనిపిస్తూ ఆభాసిస్తున్నది రిఫ్రాక్షన్ కూడా నేనే. సర్వదేహములలో శరీరిగా ఉన్నది నేనే. నేనే అంతేకాదు, ఆత్మస్వరూపుడనే అయి ఉండి కూడా నా గురించి నేనే శిష్యుడనే ఆత్మ గురించి తెలుసుకొను ప్రయత్నమునందు నిమగ్నుడను అగుచున్నది కూడా నేనే. ఆత్మ గురించి బోధిస్తున్న గురువును కూడా నేనే. త్రిలోకములను ఆశ్రయించి ఉన్నవాడిని కూడా నేనే. త్రిలోకములుగా సంప్రదర్శితుడను కూడా, త్రికాలములకు అతీతుడను కూడా. వేదములను ఉపాసించునది, వేదములచే నిర్ణయించి చెప్పబడుచున్నది రెండు నేనే. చిత్తము రూపముగా సర్వజీవులలో అవస్థితుడనే ఉన్నది నేనే. ఇంతెందుకు నన్ను ఏదీ త్యజించి ఉండజాలదు? నాకు వేరే పృథివీ ఆకాశము మొదలైనవి లేవు. ఆత్మస్వరూపుడనగు నన్ను అధిగమించి ఏదైనా ఉన్నదనిపిస్తే అది వాస్తవానికి లేనిదే అయి ఉన్నది. నేనే బ్రహ్మమును. అహం బ్రహ్మాస్మి. అహమేవ బ్రహ్మం తద్బ్రహ్మం అహమేవ. సిద్ధించవలసినది సర్వదా సిద్ధించియే ఉన్నట్టి వాడను నిత్యశుద్ధుడను సర్వదా నిర్గుణము కేవలము అగు ఆత్మయే నా స్వరూపము నిరాకారుడను కేవలము బ్రహ్మమునే అయి ఉన్నాను. అందుచేత నాకు జరామరణములు లేవు. నాకు నేనెమరుకరి ప్రమేమేదీ లేకుండానే సర్వదృశ్యములు ద్రష్టదృక్ చూచువానిని చూచువాడు రూపములుగా భాసించుచున్నాను. మరొకటేదీ నన్ను భాసింపజేయటము లేదు. నాకు నేను స్వయముగా సచ్చిత్ ఆత్మకుడను స్వయముగా ఆత్మస్వరూపుడనే స్వస్థుడనే ఉన్నాను. నేనే మార్గమును నేనే సర్వజీవులు చేరు స్థానమును కూడా పరాగతిని ద అల్టిమేట్ ఎండ్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ బాడీ స్వయమేవ స్వయం భుక్తే రమే. నాకు నేనే స్వయముగా జీవాత్మ జగత్ కల్పనలను కల్పించుకొని సర్వము ఆస్వాదించుచున్నాను. స్వయముగా నేనే సర్వరూపములుగా సర్వలోకములలో రమించువాడను. స్వయం జ్యోతి స్వరూపుడను నాకు నేనే మహత్తర స్వరూపుడను మహత్స్వరూపుడను కూడా ఆత్మానందుడను ఆత్మరాముడను ఆత్మస్వరూపుడనగు నాకు నేనే అస్మత్ ఆత్మయందు 14 లోకములు కల్పించుకొని ఆ 14 లోకాల మైదానములలో క్రీడించుచున్నాను. స్వాత్మని విలోకయే నా ఆత్మను నేనే జీవాత్మపరంగా దృశ్యపరంగా మనోబుద్ధి చిత్త అహంకారపరంగా స్వయంగా విలోకిస్తున్నాను. నాచే అవలోకించబడునంతా నావలోకన చమత్కారమే. స్వాత్మరాజ్యమునందు రమించుచు అనంత విశ్రాంతిని ఆస్వాదిస్తూ ఉన్నాను. సర్వదా స్వాత్మగా శేషించినవాడనే ఆత్మసింహాసనముపై కూర్చుని ఉన్నాను. ఇంక దేనికి చింతించక ప్రశాంతానందములను పొందుచున్నవాడనే ఉన్నాను. స్వచైతన్యమునందు స్వయముగా ఈ సర్వమును స్థాపించుకొని ఆత్మనగు నాకు ఎక్కడా ఏదీ అన్యముగాలేదు అనుభావనతో ఆత్మ సామ్రాజ్య చక్రవర్తిత్వము అధిరోహించినవాడనే ఉన్నాను. ఒక చక్రవర్తి నేను ద్వారపాలకుడి వలె ఉంటే బాగుండును అని అనుకోడు కదా. అట్లాగే ఇది నేను అవ్వాలి అని ఏదీ కోరుకోవటము లేదు. నేను దేహాదులు కాను. సచ్చిత్మాత్ర అనందమేమగు బ్రహ్మమును అద్వైడను ఆనందఘనుడను కేవలము బ్రహ్మమును అహం బ్రహ్మాస్మి కేవలం. రచయితలో అతని నవలలోని పాత్రలు ఉండి ఉండనట్లు నేను సర్వదా సర్వశూన్యుడను సర్వాత్మానందుడను నిత్యానంత స్వరూపుడను ఆత్మాకాశ స్వరూపుడను. నాలో జగద్దృశ్యము లేదు. తదితర జీవులు లేరు. నేనే హృదయాకాశంలో చితాదిత్య సూర్యుడనే వెలుగొందుచున్నాను. ఆత్మచేత ఆత్మతృప్తుడనే ఉంటున్నాను. రూపరహితుడను అవ్యయుడను ఏకమై ఉన్నవాడను అంతేగాని ఏకసంఖ్యకు చెందినవాడను కాను. జీవాత్మ నాటకంలోని పాత్రవలె కల్పితము కాబట్టి అద్దానికి ముక్తి అనునది లేదు. అద్దంలో ప్రతిబింబానికి బంధమేమున్నది మోక్షమేమున్నది? పరమాత్మగా నేను దేనికి చెందనివాడను అప్రమేయుడను దేనిచేతను పరిమితుడను కాను. కాబట్టి నిత్యముక్త స్వరూపుడను ఆకాశము కంటే అత్యంత సూక్ష్ముడను. నాకు ఆదిమధ్యనంతములు లేవు. సర్వమును ప్రకాశింపజేయుచున్నట్టివాడను పరణపరములచే సుఖస్వరూపుడనే ఉన్నాను. కేవల సత్తామాత్ర స్వరూపుడను సర్వదా శుద్ధమోక్ష స్వరూపుడను. అంతేగాని ఇప్పటికిప్పుడు ఏవేవో సాధనలు చేసి అటు తరువాత మాత్రమే మోక్షము పొందవలసినట్టివాడను కాను. సత్యానంద జ్ఞానానందఘన స్వరూపుడను నా సత్ ఉనికి ఏ నాకు ఆనందము. నా కేవల జ్ఞానస్వరూపమే నాకు ఆభరణము. సచ్చిదానంద లక్షణుడను, సచ్చిదానందుడను, చిన్మయానందుడను, ఓ షణ్ముఖ, బ్రహ్మమాత్రమిదత్ సర్వం, ఇదంతా కూడా బ్రహ్మమేనయ్యా. బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేనేలేదు. ఈ జగత్తుగా కనిపించేదంతా కూడా సనాతనము అయినట్టి, జగత్తుగా కనిపించటానికి మునుముందే ఉన్నట్టి సదానంద పరబ్రహ్మ స్వరూపమే. అట్టి పరబ్రహ్మమునకు వేరుగా నివాతడు నేను లేము. నివాతడు నేనుగా ఉన్నది ఆ అఖండ సనాతన పరబ్రహ్మమే. నేను సర్వదా చిచ్చైతన్య స్వరూపుడను, పరమగు శివస్వరూపుడను, సదాశివుడను, భావాతీత స్వరూపుడను, భావములు జనించు స్థానమే ఉన్నట్టివాడను, నాకు నేనే ఆత్మసుఖస్వరూపుడనే ప్రకాశించువాడను. నేను దేనికో సాక్షిని కాదు. నాకు సాక్షిత్వము అనునదేదీ లేదు. ఏది కూడా నాకు సాక్షి అయి ఉండటము లేదు. నేను ఏదియో నీవు అదియే. సోహం తత్వం, ఇదియే ఆత్మతత్వవేత్త యొక్క ఆత్మైతత్వ స్వరూపుని యొక్క అనుభూతి, అనుభవము, ఎలుగెత్తి పలుకు స్వానుభవ జ్ఞానము. కోహం కేవలం బ్రహ్మమేవాహం. కుమారస్వామి పరమాత్మ, సర్వజన ఆనందసుఖప్రదాత, పరమశివ, పితృదేవ, వేదుపనిషత్తులు గానం చేస్తూ ఉన్న మహామంత్రము, మహావాక్యము అగు అహం బ్రహ్మాస్మి యొక్క మహదార్థము, అంతరార్థము ఏమిటో మరికొంత వివరించమని మిమ్ములను అభ్యర్థిస్తున్నాను. పరమశివుడు బిడ్డ, షణ్ముఖ, అహం బ్రహ్మాస్మి అను వేదుపనిషత్ మహావాక్యమును పైన చెప్పుకొన్నదే కాకుండా మరికొంత వివరణగా చెప్పుచున్నాను. ఉవ్విను, నేను కేవలము బ్రహ్మమాత్రడను. అందుచేత జన్మకర్మలకు ఆది స్వరూపమై, వాటికి మునుముందే పరమోత్తేజరూపమయ్యున్న ఆత్మయే నేను. జీవాత్మ జగత్తులకు కూడా ఆదరూపము, జనన స్థానము అయి ఉన్న పరబ్రహ్మమును, పరమాత్మస్వరూపుడను, సర్వము లోకములు భావనలు మొదలైనవన్నిటికీ ఆదిస్వరూపుడను. అవన్నీ అధిగమించినప్పుడు లేక లయించినప్పుడు కూడా శేషించి ఉన్నవాడిని కనుక ఆదిశేషుడను. అహం అననది లయించినప్పుడు కూడా శేషించి ఉండు కేవలహం స్వరూపుడను. నేను అనుభావానుభూతికి జనన స్థానముగు నేనైనట్టిదే నేను. ఇక్కడి జగత్తు అనబడే దృశ్యములో కనిపించే నామరూపములకు సంబంధించినవాడను కాను, వాటిచే పరిమితుడను కాను, సర్వదా నామరూప విముక్తుడను. ఆల్వేజ్ బియాండ్ నెమ్ అండ్ ఫోర్మ్, వాటి దుహకము నాకు లేదు కనుక ఎల్లప్పుడూ ఆనంద విగ్రహుడను. ఇంద్రియముల కళ్ళు చెవులు చూపు వినికిడి మొదలైనవి నా ప్రాణ చైతన్య ప్రదర్శన చమత్కారములు. మునుముందే ఉన్నట్టి నేను ఇంద్రియ అభావరూపోహం. ఇంద్రియ భావములు అభావించినప్పటి కేవల భావరూపుడను. అయితే నా అభావస్వరూపము నుండే సర్వభావములు ప్రదర్శితమగుచున్నాయి కాబట్టి సర్వభావస్వరూపుడను కూడా. నాకు జీవాత్మ అనునది జలములో ప్రతిబింబించే బింబము వంటిది. ప్రతిబింబమునకు బంధమేమి, మోక్షమేమి? బింబస్వరూపమగు పరమాత్మగా సర్వమునకు పరమయావల ఉన్నట్టి అస్మత్ ఆత్మస్వరూపమునకు బంధమేమి, మోక్షమేమి? కాబట్టి బంధముక్తిరహితుడను, శాశ్వతానంద విగ్రహుడను, మొట్టమొదటియే ఉండి ఉంటున్న ఆదిచైతన్యమాత్రుడను, అఖండేక రసస్వరూపుడను. ఈ కనబడేదంతా కల్పనయే. ఇక నేనో సర్వకల్పనలకు కారణకారణుడను, కల్పన చేయకర్మకు కర్తను, సాక్షిని, నా చైతన్య స్వరూపము మై ఓన్ ఫీచర్ ఆఫ్ యాక్టివేటింగ్ ఎవ్రీథింగ్ నుండియే ఈ లోకములు దృశ్యములు ప్రకటనమగుచు ప్రదర్శనమగుచున్నాయి. కాబట్టి ఆది చైతన్య రూపోహం వాక్ మనోగోచరశ్చ అహం. వాక్మనస్సులకు గోచరమగుచున్నదంతా నేనే అయి ఉన్నాను. ఈ దృశ్యమంతా సర్వత్రా సుఖానంద స్వరూపుడనే వేంచేసియున్నాను. స్వప్నమంతా స్వప్నద్రష్ట యొక్క స్వప్న చైతన్యమే నిండి ఉన్నట్లు ఈ సర్వము నా సుఖానందరూపమే. సర్వత్రా పరిపూర్ణరూపుడనే జగత్తు ద్రష్టదృశ్యములందు నిండియుండియున్నాను. ఐ ఆమ్ ఫిల్డ్ అప్ ఇన్ ఆల్ దిస్ ఈజ్. ఈ సర్వము నేనే అయినట్టి భూమానందమయుడను. ఒక నాటక రచయిత వ్రాస్తున్న నాటకములోని పాత్రలన్నీ అతని కల్పన చమత్కృతులే అయినప్పటికీ ఆ రచయితలో పాత్రలు పాత్రల స్వభావాలు ఉన్నాయి అని అనుముకదా. ఈ సర్వరూపములు నేను అయి ఉండినప్పటికీ నాయందు ఏ రూపములు లేవు. అందుచేత సర్వశూన్య స్వరూపోహగ్. సర్వవేదములు నన్ను గోచరింపజేయటానికే ఉన్నాయి. వేదవేద్యుడను వేదములు అభివర్ణిస్తూ ఎలిగెత్తి గానం చేస్తున్నది మమాత్మస్వరూపము గురించే. సకల ఆగమ గోచరుడను ఆత్మగా నిత్యముక్తుడను ఆత్మానుగుణకు దేహదృశ్యాదులు బంధమే కాదు కనుక స్వతహగానే మోక్షరూపుడను నిర్వాణ సుఖరూపుడను సర్వస్వరూపుడనగు నేను సర్వత్రా స్వస్వరూపానందముచే సదా సంతృప్తరూపుడను పరము తమ్ముతరసము రూపముగా కలవాడను. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. సర్వమునకు అద్వితీయము అగుటచే ఏకరస స్వరూపుడను సర్వదా కేవలమగు సద్బ్రహ్మమే అయి ఉన్నాను. ఇందులో కించిత్ కూడా సందేహమే లేదు. సత్యముజానమునంతము అగు బ్రహ్మమును సత్ కేవలమైన ఉనికి ప్రేజెన్స్ మాత్రానందవంతుడను. జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే స్వీయ కల్పితమైన మైదానములలో సంచరించే తురియమునకు కూడా సాక్షిని. తురియాతితరూపుడను సర్వకల్పనలకు ఆవలివాడను నిర్వికల్ప స్వరూపుడను దేహముతో పుట్టువాడను కాను దేహముతో నశించువాడను కాను. దేహమునకు పుట్టుక ఉండవచ్చుగాక. దేహిని అగు నాకు పుట్టుకయే లేదు. సర్వదా హి అజరూపోహం. సర్వము నేను అయి ఉండటం చేత నాకు దేనిపట్ల రాగము లేదు ద్వేషము లేదు. నిరంజనుడను నిత్య నిర్మలుడను నిత్యశుద్ధుడను నిత్య ప్రబుద్ధుడను బుద్ధిరూపముగా ఎల్లప్పుడూ మేలుకొనియే ఉన్నట్టివాడను ఎల్లప్పుడూ ఉండియే ఉన్నవాడిని నిత్యోస్మి. మనోబుద్ధిచిత్తహంకారాలకు నేనే నియామకుడను. ఓంకారమునకు ఏ అర్థము ప్రతిపాదించబడుచున్నదో అట్టి కేవలాత్మస్వరూపుడను. మనోబుద్ధి చిత్త అహంకారములు ఆత్మనగు నన్ను అంటవు. నిష్కళంకమయోస్మ్యహం. సర్వదా శుద్ధ చిత్ ఎరుక అనుచైతన్య ఆకార స్వరూపుడను సర్వదా చిదాకార స్వరూపుడనేగాని మరొకటేది ఎప్పుడూ అగుటలేదు. మరొకటేది నేనుగాను అవటము లేదు. నాకు నేనే నేనేయున్నాను. సర్వస్వరూపములు ఆత్మగా నావే అయ్యుండటముచేత ఇది నా స్వరూపము అననదేది కూడా లేనట్టివాడను. నహి కించిత్ స్వరూపోస్మి. బంగారపు ఆభరణము అను సందర్భములో ఆభరణముగుట అను కర్తృత్వము బంగారమునకు ఆపాదించలేము. అట్లాగే ఇది నీ ఆభరణముంది నా ఆభరణము అను నీనానుదానికి కూడా బంగారమునకు కర్తృత్వముగాని సంబంధముగాని కించిత్ కూడా ఉండదు కదా. అదేవిధంగా ఆత్మగా నాకు ఎట్టి కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు. నిర్వ్యాపార స్వరూపవాన్. కర్తృత్వభోక్తృత్వ వ్యాపారములేవీ లేనివాడను. జీవాత్మ నా అంశ, జగత్తు కూడా నా అంశ, మనోబుద్ధులు నా అంశలే అని ఎవరైనా అంటారేమో. వాస్తవానికి ఆత్మగా అఖండుడను ప్రమేయుడను కాబట్టి నాకు ఎట్టి అంశలు లేవు. నిరంశోస్మి, నేను ఏదీగా ఆభాసించటము లేదు. జీవాత్మగానో దేహముగానో స్వభావముగానో ఆభాసించువాడను కూడా కాను. నిరాభాసోస్మి. అట్లాగే మనస్సింద్రియములు నేను కాదు. నా మనో నేంద్రియోస్మ్యహం. బుద్ధి వికల్పములు సంకల్పములు కలిగి ఉన్నాలేకున్నా కూడా ఆత్మగా నేను సర్వదా యథాతథమయ్యున్నాను. బుద్ధి విచక్షణ నీ ఉపయోగించుచున్నప్పుడు జాగ్రత్ స్వప్నదశలు, బుద్ధిని ఉపయోగించినప్పుడు గాఢనిద్రదశయందు, బుద్ధి మౌనరూపము దాల్చినప్పుడు సమాధియందు నా యొక్క ఆత్మస్వరూపము ఏదీ పొందటము లేదు, పోగొట్టుకొనటము లేదు. కనుక నా బుద్ధి నా వికల్పోహం. బుద్ధి నేను కాదు. వికల్పములు సంకల్పములు, థోట్ కల్చర్ ఆన్ థోట్స్ నేను కాదు. నేను సంకల్పములు జనించు స్థానమును ఐ ఆమ్ నాట్ వెర్ ఫ్రోమ్ ఐడియాజ్ ఏమనేట్. ఈ ఒకటి స్థూల మాటర్ రిలేటెడ్, రెండు సూక్ష్మ థోట్స్ ఫీలింగ్స్ వ్యూస్ ఐడియాస్ ఎక్సెట్రా రిలేటెడ్, మూడు కారణ అ పర్సనాలిటీ దాట్ ఐ ఫ్రెండ్ బై రిపెటెన్స్ ఆఫ్ ఆక్ట్స్ రిలేటింగ్ టు థోట్స్ ఫీలింగ్స్ ఐడియాస్ ఎట్సెట్రా త్రిదేహములు నేను కాదు. ఆ మూడిటికి వేరే దేహిని అయి ఉన్నాను. కనుక నా దేహాది త్రయోస్మ్యహం. ఆ మూడు దేహములు నేను కాదు. నా జాగ్రత్ స్వప్న రూపోహం. నా సుషుప్తి స్వరూపవాన్ జాగ్రత్ స్వప్న సుషుప్తులు నేను ప్రవర్తించు రంగస్థలములు, ప్లాట్ఫామ్స్ కావచ్చుగాక. అవి నా స్వరూపములు అయి ఉండలేదు. అంతేకాదు, అవి నాకు కలలో కనిపించే వస్తువుల వంటివి. నేను వాటికి అప్రమేయుడనగు ఆత్మను, కేవల సాక్షిని, వాటికి ఆధారమైన వాడిని. నా తాపత్రయ రూపోహం, నా ఈశనత్రయవాన్. ఇక్కడి ఆధిభౌతిక మాటర్ రిలేటెడ్ వరీస్, అధిదైవిక ఇన్సిడెంట్ రిలేటెడ్ వరీస్, ఆధ్యాత్మిక వరీస్ వైల్ అండర్స్టాండింగ్ మైసెల్ఫ్ తాపత్రయములకు సంబంధించిన వాడిని కాదు. అవన్నీ బుద్ధికి సంబంధించినవి. నేను బుద్ధికి ఆవల ఆత్మజ్యోతిగా వెలుగొందువాడను. నాటక దీపమునకు, నాటకములోని సంఘటనలకు సంబంధమేలేనట్లుగా ఆత్మనగు నేను తాపత్రయములకు వేరైనవాడను. అట్లాగే దృశ్యములోనూ, మనస్సులోను, బుద్ధిలోనూ జనించి లయిస్తూ ఉండే ఈ క్షణములకు ఈశనత్రయము భార్యేషణ, పుత్రేషణ, ధనేషణలకు సంబంధించినవాడను కాను. అవన్నీ సూక్ష్మ సంస్కార దేహములకు సంబంధించినవి. ఆత్మనగు నేను సర్వదా వేరే ప్రకాశించువాడనే ఉన్నాను. నిత్యసిద్ధుడను చిదాత్మ ఎల్లప్పుడూ సిద్ధించియే ఉన్నది. అట్టి కేవలాత్మత్వము ఇప్పుడు శ్రవణము చేతను, మననము చేతను క్రొత్తగా సిద్ధించేది కాదు. సర్వము ఆత్మస్వరూపమై నేను ఆత్మస్వరూపమై ఉండటం చేత అఖండాత్మస్వరూపుడనగు నాకు సజాతీయముగాని విజాతీయముగాని నా జాతికి చెందినది, వేరైన జాతికి చెందినది మై గ్రూప్ ఓర్ మై సబ్సెట్ ఓర్ దాదర్ గ్రూప్ అననవి కించిత్ కూడా లేవు. స్వగతమైనది లేదు, పరగతమైనది లేదు, దేహత్రయము లేదు. అంతా నాదే, అంతా నేనే. ఏదీ నేను కాదు. నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. నాకు వేరైనది ఏదైనా అది అసత్తే. మమాతిరిక్తం అసత్తేవ. ఈ దృశ్యములో అంతర్భాగమై కనిపించే సంఘటనలు దృశ్యదేహమనో బుద్ధిచిత్తహంకారములు మొదలైనవి. ఇవన్నీ కథలోని కోటీశ్వరునివలే, స్వప్నంలోని మూడు అండస్తుల మేడవలెన వాస్తవానికి కాల్పికము. ఆత్మమాత్రమే సత్యము. ఆత్మగా నేను మాత్రమే సత్యము. తదితరమైనదంతా అసత్తు. అసత్తు సందర్భంతో జతచేసి చూస్తే ఉన్నది, సందర్భము లేదనుకుంటే లేనట్టిది. దృష్టాంతము సూర్యుడు భూమిల సంబంధముగా చూస్తే తూర్పు పడమరలు ఉన్నాయి. సూర్యుడు భూమి లేనిచోట అవి లేవు, కనుక తూర్పు పడమరలు స్వతహగా లేవు. జాగ్రత్తలో ఉన్నవి స్వప్నంలో లేవు, స్వప్నంలో ఉన్నవి జాగ్రత్తతో లేవు, కనుక అవి సందర్భ సత్యములే కాని సహజ సత్యములు కావు. సహజము ఒరిజినల్ సందర్భముల యొక్క ఆవశ్యకత లేనట్టిది ఏ సత్తు. తదితరమైనవి అసత్తే. ఐ ఆమ్ అ బాంక్ ఆఫీసర్ ఈజ్ ట్రూ వేన్ క్వేషన్ ఆస్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆమ్ ఐ ఆట్ ద అబ్సల్యూట్, ఇట్స్ ఆన్సర్ ఈజ్ సత్. వాట్ ఆమ్ ఐ కాంటెక్స్చువల్లీ, రిలేటివ్లీ, ఇన్సిడెంటల్లీ, టెంపరారిలీ, ప్లస్ ఆన్ టైమ్ రిలేటెడ్లీ, ఫోర్ ద టైమ్ ఆర్ ప్లస్ బీయింగ్, ఆల్ దిస్ ఈజ్ అసత్, ఇన్ ఫ్యాక్ట్ నోట్ ట్రూ. మననమే మనస్సు యొక్క రూపం. మననముతో ఊహించబడేది భావనను అసరించి ఉంటుంది, కనుక సహజము నిత్యము అగు సత్యము కాదు. భావన మారితే అనుభవము మారిపోగలదు. అందుచేత మనస్సు, ఆ మనస్సుచే పొందబడేది అసత్తే. అట్లాగే బుద్ధిరూపంగా చెప్పబడేది, అహంకార రూపముగా పొందబడేది కూడా అసత్తే. నేను ఉన్నాను కాబట్టి అవన్నీ నాచే నిర్మితమగుచున్నాయి. అవన్నీ అనిత్యము, సందర్భ పరిమితము, అవాస్తవము కూడా. కేవలుడను, ఆత్మరూపుడను అగు నేను మాత్రమే నిత్యుడను, శాశ్వతుడను, జన్మరహితుడను. ఎందుకంటే నేను ఉండటము చేత మాత్రమే జన్మలు, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలైనవన్నీ నా యొక్క క్రీడాకల్పనగా ఏర్పడి ప్రవర్తించి తిరిగి నాయందే లయిస్తున్నాయి. నేను ఉండటము చేతనే ఏర్పడినవై ఉన్నవి నన్ను ఎట్లా బంధిస్తాయి? ఓ ప్రియపుత్ర, షణ్ముఖ, కుమారస్వామి, అసత్ గురించి ఇంకా కూడా చెప్పుచున్నాను విను. శాస్త్రములు విశ్లేషించి చెప్పుచున్న స్థూల సూక్ష్మకారణ త్రిదేహములు కూడా అసత్తే. ఎందుకంటే అవి స్వతహగా లేవు. ఆత్మ గురించి నిరూపించి చెప్పటానికే శాస్త్రములు సహకారికంగా విభజనలను కల్పించి చెప్పుచున్నాయని గ్రహించి ఉండుము. అట్లాగే భూత, వర్తమాన, భవిష్యత్ అనబడే త్రిరూపములుగా కనిపించే కాలము కూడా కల్పనయే, అసత్తే. సహజంగా ఉన్నట్టిది కాదు, సాపేక్షికంగా మాత్రమే, మెర్లీ ఆస్ అ రిలేటివ్ ఫ్యాక్టర్ ఉన్నట్టిది. జాగ్రత్తలోని దేశకాల పరిమాణములు స్వప్నంలో అగుపించటము లేదు కదా. సత్వరజోతమోగుణములు కూడా ఒకదానితో మరి ఒకటి పోల్చినప్పటి మనో అనుభూతములు మాత్రమే. ఆ త్రిగుణములు కూడా అసత్తే. త్రిదేహములకు దేహి ఎవ్వరో, త్రికాలములకు కాల్పికుడు ఎవ్వరో, త్రిగుణములకు గుణి ఎవ్వరో అది నేను. దేహికాల్పికుడు గుణి అనునవి నా కల్పనలు కాబట్టి అసత్తు. వాటి దోషములచే స్పృశించబడనివాడను, శుచిని, సత్యాత్మకుడను నేను. నేను మాత్రమే సత్తు. శృతం సర్వం అసత్ విద్ధి. వినబడుచున్నదంతా అసత్తుగా గమనించబడుగాక. వినబడుచున్నదంతా అసత్తే. వినుచున్నట్టి నేను మాత్రమే సత్తు. శ్రోత సత్తు. శృతము అసత్తు. వేదం సర్వం అసత్ సదా. తెలియబడుచున్నదంతా కల్పన విశేషమే కాబట్టి అసత్తే. ఎరుగుచున్నట్టి నేను మాత్రమే సత్తు. శాస్త్రం సత్యం అసత్ విద్ధి. శాస్త్రములు అన్నీ కూడా అసత్తే. అట్టి శాస్త్రములు ఎవ్వరి అనుభవము నుండి జనిస్తున్నాయో అట్టి చిదాత్మకుడనగు నేను మాత్రమే సత్తు. మూర్తిత్రయం అసత్ విద్ధి. ఇక్కడ మూర్తి భవించినట్లుగా కనిపిస్తున్న సృష్టిస్థితిలయములు వాటి అభిమానమూర్తులకు బ్రహ్మ విష్ణురుద్రులు కూడా అసత్ లేక సందర్భానుచిత కల్పనలోని విభాగ విశేషములే. సర్వభూతం అసత్ సదా. అట్టి సృష్టిలో కనిపించే భూతజాలమంతా కూడా జీవులంతా కూడా స్వప్నములో కనిపించే జీవుల వలె పరస్పర భేదముల దృష్ట్యా అసత్తే. ఇక్కడి సర్వజీవుల వేరువేరైన సర్వస్వభావములు అసత్తే. ఇవన్నీ ఎవ్వరికీ అనుభవరూపములే ఉంటున్నాయో అట్టి మహత్తరము భౌమము సదాశివుడను అగు నేను మాత్రమే సత్తు. గురుశిష్యం అసత్ విద్ధి. గురోహ మంత్రం అసత్ తతః. ఇక్కడి గురువు శిష్యుడు అనునదంతా కాల్పికము అసత్తే. ఆ గురుశిష్యులెరువురికీ బోధక మహత్ విషయమగు కేవలాత్మానుభవము మాత్రమే సత్తు. అట్లాగే గురువు శిష్యునికి నియమించు మనన రూపమగు మంత్రము కూడా అసత్తే. ఆ మననరూపాత్యంతిక సూచనేగు ఆత్మయే సత్యము. అవన్నీ సత్యమగు ఆత్మను గుర్తుచేయుట కొరకే ఉన్నాయి. యత్ దృశ్యం తత్ అసత్ విద్ధి. ఏ దృశ్యము ఇంద్రియములకు ఎదురుగా జగద్దృశ్యము రూపముగా ప్రాప్తిస్తూ ఉన్నదో అదంతా అసత్తే అయి ఉన్నది. కళ్లకు కనిపించేదంతా చూపుశక్తి దృష్టి ఉద్దేశ్యములను అనుసరించి ఆయా రీతిగా అనుభవముగుచున్నది. అయితే నమాం విద్ధి తథావిధం. నేను మాత్రం ఆ విధంగా అసత్ కాదు. కేవల సత్స్వరూపుడను. ఏది చిత్తము ఇష్టము ఇచ్చగా విభాగించి చెప్పబడుచున్నదో అది అసత్తే అని గ్రహించబడుగాక. ఏది మనోబుద్ధి చిత్త అహంకారములచే న్యాయము అని ధర్మము ఫీచర్ అని గమనించబడుచున్నదో అదంతా అసత్తే. ఏ చిత్తము లేక ఇష్టము నాదో ఏ న్యాయము ఫీచర్ నాదో అట్టి నేను సత్స్వరూపుడను. ఏది హితము అని అనబడుచున్నదో అది అసత్తే. ఆ హితము ఎవరికో అట్టి నేను మాత్రము సత్తే. హితము మొదలైన వాటి వలె నేను మాత్రము అసత్తు కానే కాదు. సర్వప్రాణములు ప్రాణంపానవ్యానదాన సమానస ప్రాణములు అఖండ ప్రాణము యొక్క విభజన రూపమగు ప్రాణులు అవన్నీ అసత్తే అని ఎరిగి ఉండాలి. ఇదంటే నాకు ప్రాణము అనబడే సర్వభోగములు కూడా మొదలే అసత్తు. ఇష్టంగా వినబడేది ఇష్టంగా ప్రాణంగా కనబడేది అదంతా అసత్తే. అవన్నీ దేనిచే వస్త్రమునందు వలె ఓతప్రోతమయ్యున్నదో అది అసత్తే. ఆ ప్రాణశక్తి ప్రీతి ఆ భోగముల పట్ల ఏర్పడే ఆప్యాయత అంతా అసత్తే. ఆ ప్రాణశక్తి ఎవ్వరిదో వట్టి నేను మాత్రము సర్వదా సత్తు. ప్రాణములు ప్రాణేశ్వరుడనగు నా యొక్క శక్తి ప్రదర్శనము మాత్రమే. చేయవలసినది చేస్తున్నది చేయలేకపోయినది చేయకూడనిది లాభము నష్టము అంతా కూడా మొట్టమొదటి నుండి చిట్ట చివరి దాకా అసత్మయమే. ఇది నాకు దోహకము వరీయింగ్ అది నాకు సుఖకరము అనిపించేదంతా కూడా అసత్తే. సర్వము కొంత విభాగము పూర్ణము అపూర్ణము ధర్మము అధర్మము లాభము అలాభము నష్టము జయించాను ఓడిపోయాను అపజయము మొదలైన ద్వంద్వములు వాటివాటికి సంబంధించి సంబంధించని సర్వశబ్దములు అసత్తే. శబ్దము స్పర్శరూపమరసము గంధము వాటికి సంబంధించిన ఏకానేక విషయాలు విశేషాలు ఆయా జ్ఞానములు సమాచారములు అంతా అసత్తుతో తయారైనవి మాత్రమే. ఉన్నది ఉండబోయేది ఉద్భవించి ఉన్నట్టిది ఉద్భవించబోయేది ఇది వరకు ఉన్నది ఇప్పుడున్నది ఇక ముందు ముందు ఉండబోయేది భవ ఉద్భవం అంతా అసత్మయమే. స్వప్నంలో కనిపించిన ఇంటిలోని ఇల్లు, వాకిలి, వంట ఇల్లుల మధ్య భేదము వంటివే ఇక్కడి తేడాలన్నీ. సర్వగుణములు, ధర్మములు, న్యాయములు అన్నీ అసత్తే. సన్మాత్రం అహమేవహి. కేవల సత్మాత్ర స్వరూపుడనగు నేను మాత్రమే సత్యమును నిత్యమును. అహం బ్రహ్మాస్మి మననం. కుమారస్వామి తండ్రి, జగద్గురు, సర్వశుభంకర, పరమశివ, నేను మాత్రమే సత్తు, తదితరమైనదంతా అసత్తు అని బ్రహ్మమును నిర్వచించుచున్న తమ మహావాక్యములు మహత్తరము, మహతత్వప్రదము, సులభముగా అనుభవే కవేద్యము కూడా. స్వామి, అహం బ్రహ్మాస్మి అను మననము గురించి, అద్దాని స్వానుభవసిద్ధి గురించి దయచేసి మరికొంత వివరించండి. పరమశివుడు, ఓ షణ్ముఖ, అహం బ్రహ్మాస్మి మననము మహత్తరమైనది, సర్వరుగ్మతకు మహదౌషధం. అందుచేత ఎప్పుడూ స్వాత్మ, స్వస్వరూపాత్మ నే దర్శిస్తూ ఉండాలి. ఈ సర్వము మమాత్మయే, మమాత్మ సర్వభూతాత్మ. అరూపమగు మమాత్మయే ఈ జగద్దృశ్యమిందలి సర్వజీవుల రూపము తానే ఉన్నది అను మననము లేక మంత్రమును అభ్యసిస్తూ ఉండాలి. ఆ మంత్రార్థభావనతో సర్వము గమనించబడుగాక. నా సహజమగు స్వరూపము స్వభావము సర్వదా బ్రహ్మమే అయి ఉన్నది అహం బ్రహ్మాస్మి అను మంత్రము సర్వదృశ్య దోషములను, భేదదృష్టులను తొలగించివేయగలదు, నశింపజేయగలదు. తదితర లోక సంబంధమైన మననములన్నిటినీ ఏకము చేయగలదు. అన్యత్వము భగవంతుడనగా నాకు వేరు అను దోషము తొలగిపోగలదు. అనన్యత్వమును నిత్యోదితముగా చేసివేయగలదు. దేహముతో మమేకమవటము, దేహం వినా నేను లేను అను దేహతాదాత్మ్యము, దేహబంధము, దేహబాధలకు కృంగటము, దేహము నశిస్తే సర్వము కోల్పోతానేమో అనే మృత్యుభయము, వీటన్నిటితో కూడిన దేహదోషములను దరిజేరనీయదు. నేను జన్మకర్మలకు బద్ధుడను, జననమరణ చక్రములో చిక్కుకున్నాను, జననమరణములకు సంబంధితుడను అను జన్మదోషము, కర్మపాపము మొదలైన భ్రమల నుండి సంరక్షణ ప్రసాదించగలదు. నేను దేహముతో పుట్టువాడను, దేహముతో చచ్చువాడను, మృత్యువుకు నేను ఎరకానున్నాను, మృత్యువు నన్ను త్రాళ్లతో కట్టి ఎటో ఈడ్చుకు పోబోవుచున్నది అను మృత్యుపాశమును పటాపంచలు చేయగలదు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, దృశ్యము వేరుద్రష్ట వేరు, ఇప్పుడు వేరుదేహానంతరము వేరు, నేను వేరు, నీవు వేరు, ఈ జ్ఞాని వేరు, జ్ఞాని వేరు ఇత్యాది ద్వైతభావములచే బుద్ధియందు ఘనీభూతమై ఉంటున్న ద్వైతదాహకమును మొదలంట్లా కడిగివేయగలదు. తదితర సహజీవులపై పెంపొందించుకొనియున్న భేదబుద్ధి అనే భయానకమగు రుగ్మత నుండి, అట్టి శ్రాంతి, శ్రమ నుండి విశ్రాంతి ప్రసాదించగలదు. భార్యభర్త సంతానము, మిత్రులు మొదలైన వాటి గురించి, స్థితిగతుల గురించి భీకర సముద్ర తరంగము వలె ఎదురుగుచున్న అసంఖ్యాక చింతనలు, వాటి వలన కలిగే దుహకములు, వరీజ్ తోకముడుస్తాయి. ఈ లౌకికమైన బుద్ధి అనేక రుగ్మతలు కలిగియుంటోంది. అవన్నీ అల్పాశయములు, లోస్టెట్ ఓబ్జెక్టివ్స్, అల్పమైన అవగాహనలు, దుష్టమగు అభిప్రాయములు, భయ ఉద్వేగములు మొదలైన వాటి రూపముగా పరిణమిస్తోంది. అట్టి బుద్ధివ్యాధి ఆది ఉపశమించగలదు. నేను దేహములకు, బాంధవ్యములకు, ఆయా సంగతులకు బద్ధుడను అను చిత్తబంధము తెగిపోగలదు. శారీరక వ్యాధులు బాధించజాలవు. ఆత్మోత్సాహము సమక్షములో అవన్నీ చిన్నవి అని అనిపించగలవు. సర్వశోకములు, ఓల్లామెంటేషన్ అండ్ మెలంకలీ మటు మాయమైపోతాయి, ప్రక్షాళనమైపోతాయి. నాకు ఏదో కావాలి, ఏదో పొందాలి, పొందనంతవరకు ఈ నా దినస్థితి తొలగదు అనురూపముగా జనించే కామము మొదలైనవి అకామమైపోగలవు. వారి సంగతి చూడాలి, వీరిని బాధించాలి, మరింకెవరినో వేధించాలి. ఇటువంటి క్రోధవృత్తులు నివృత్తి అవుతాయి. చిత్తములో జన్మజన్మలుగా పేర్కొనియున్న అసంఖ్యాక వృత్తులు, దృశ్య సంబంధమైన ధ్యాసలు, అన్కౌంటబుల్ ఆవకేషన్స్ వదలిపోతాయి. క్షణక్షణం ఏదో ఒకటి సంకల్పిస్తూనే ఉండటము అనే అవిశ్రాంత దుష్టల్పచర్యలు, వికల్పములు మొదలైన మానసిక దోషములు సెలవు తీసుకుంటాయి. మనోబుద్ధిచిత్త అహంకారములలో రూపుదిద్దుకొనియున్న కోటి దోషములను అహం బ్రహ్మాస్మి మంత్రము మొదలంట్లా కడిగివేయగలదు. సర్వపరతంత్రములను కూడా అహం బ్రహ్మాస్మి స్థితి నిర్వీర్యము చేయగలదు. అజ్ఞానమును పటాపంచలు చేసివేయగలదు. ఆత్మవలోకమునందు ప్రవేశించి అట్టి అహం బ్రహ్మాస్మి మంత్రద్రష్ట అనే వీరుడు ఆత్మలోకమును దిగ్విజయుడై ఆక్రమించగలడు. అతడు ఇది అని నిర్ణయించలేనట్టి వాదనలకు అందని అప్రతర్క్య స్థానము పొందుచున్నాడు. అట్టి ఆత్మాహం మనన ద్రష్టేందు జడత్వము మచ్చునకు కూడా దొరకదు. అతడు అజడు. అహం బ్రహ్మాస్మిని సిద్ధించుకొనుచుండగా అజ్ఞానాసురుడు ఓడిపోగలడు. దేహమే నేను, బద్ధుడను, పరిమితుడను, అల్పుడను, మనస్సు శత్రువు, ఇంకేదో లభిస్తేగాని త్రోవలేదు. కులమతజాతి భేదములచే గొప్ప తక్కువలు ఉంటాయి. జీవుడు ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మల బద్ధుడు. మోక్షము అసాధ్యము, బంధము అనివార్యము. చాలామంది దొంగలే. కొందరు నాకు గిట్టనివారు, మరికొందరు శత్రువులను బాధించాలి. మొదలుగా గల అనేక బంధనములకు త్రోవ చూపిస్తున్న, జన్మకర్మలకు నిబద్ధించుచున్న అనాత్మ అని చెప్పబడు అసురుడు. ఓడించబడి సంహరించివేయబడగలడు. అహం బ్రహ్మాస్మి అను తత్వార్థమననముచే సర్వజనులకు కూడా ఎవ్వరు ఎట్టివారైనా సరే సర్వబంధములు విడిపోయి మోక్షము కరతలామలకము కాగలదు. ఈ జీవుడు ఆత్మానుభూతిని అనుక్షణికం చేసుకున్నవాడే జ్ఞానానందము అను పరమ పవిత్ర స్థానము చేరుకోగలడు. కోటి జన్మలలో 7 కోట్ల ఆయా అన్యదేవత మహామంత్రములను జపిస్తే కలిగే పుణ్యఫలము అహం బ్రహ్మాస్మి మంత్రముచే ఇప్పుడే ఇక్కడే లభిస్తోంది. అందుచేత ఓ సర్వజనులారా, ఓ ఉమామహేశ్వర ప్రియనందన, హమవతిపుత్ర, ప్రేమమూర్తి, భక్తజన రక్షక, కుమారస్వామి, నేను వేరు, దైవము వేరు అను పరోక్ష భావనలతో కూడిన సర్వమంత్రములను మననములను క్రమంగా దాటివేయి. ఓ జనులారా, బ్రహ్మము గురించి తెలుసుకొని నేనే బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అను మంత్రమును, మననమును, నిధిధ్యాసను మీరంతా ఆశ్రయించండి. సర్వమంత్రాన్ సముత్సృజ్య ఏతత్ మంత్రం సదా అభ్యసేత్. అన్నీ వదలండి, అహం బ్రహ్మాస్మి మంత్రమును ఒక్కటే పట్టుకోండి. ఇక అద్దాని ఫలమంటారా? సద్యోమోక్షం అవాప్నోతి. సాధనలు, ఉపాసన, జ్ఞానసముపార్జన, భక్తిజ్ఞాన వైరాగ్యములు మొదలైన క్రమముక్తి విశేషాల ఆవశ్యకత ఉండదు. సద్యోమోక్షం ఇప్పటికిప్పుడే ఇక్కడే సర్వబంధనములు తొలగి మోక్షము లభించటము. నాస్తి సందేహం అన్వపి. ఇందులో అణువంత సందేహము కూడా ఉండవలసిన పనిలేదయ్యా.